23 పాత కర్మ కొత్త కర్మ. శ్రీరామ, ఇందాక కర్మ గురించి చెప్పుకుంటూ ఇప్పుడు చేసే కర్మ, వెనుక జన్మలో చేసిన కర్మ అని రెండు రకాల కర్మల గూర్చి చెప్పుకున్నా. ఒక్కొక్కప్పుడు ఆ రెండు కర్మలు ఒకదానికొకటి అనుకూలంగా ఉంటాయి. ఒకడు మంచి కుటుంబంలో పుట్టాడు, వాణ్ణి మంచి బడిలో వేశారు, వాడు ఇప్పుడు మంచి చదువు చదువుతున్నాడు, వాడు వెనుకటి జన్మలో కూడా మంచి విద్యకు అనుకూలమైన కర్మ చేశాడు. అప్పుడు పాత కర్మ కొత్త కర్మ రెండూ ఒకదానికి ఒకటి అనుకూలమై వాడు ఈ జన్మలో సులభంగా మంచి పండితుడవుతాడు. ఒక్కొక్కప్పుడు పాత కర్మ కొత్త కర్మ ఒకదానికొకటి ఎదురుపడి పొట్టేళ్లు కొట్టుకున్నట్టు కొట్టుకుంటాయి. పై ఉదాహరణలోనే వాడిప్పుడు మంచి పాఠశాలలో చదువుకుంటున్నాడు, కాని పూర్వజన్మలో వాడు పాఠశాలలు తగులబెట్టి, పుస్తకాలు తగులబెట్టి అరాచకాలు చేసి ఉన్నాడు. ఆ కర్మ వాడికిప్పుడు విద్య రాకుండా అడ్డుపడుతూ ఉంటుంది. చదవటం అనే కర్మ, అనగా మంచి పాఠశాలలో చదవటం అనే కర్మ వాడికి చదువు వచ్చేటట్టు కృషి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పాత కర్మ కొత్త కర్మ ఒకదానికొకటి విరోధులై కుస్తీ పడుతూ ఉంటాయి. పొట్టేళ్ల పోట్లాటలో ఏ పొట్టేలుకు బలం ఉంటే అది గెలుస్తుంది, అలాగే ఒక్కొక్కసారి పాత కర్మే జయిస్తుంది, ఒక్కొక్కసారి కొత్త కర్మే జయిస్తుంది. ఒక్కొక్కసారి రెండూ సమబలంతో ఉండి ప్రత్యేక ఫలితమేదీ కనిపించకుండా ఉంటుంది. లోకంలో శాస్త్రం ప్రకారం నియమబద్ధంగా జీవించేవాళ్లకు కూడా రోగాలు మొదలైన కష్టాలు వస్తూనే ఉంటాయి. అంటే అక్కడ వెనుకటి కర్మ బలంగా ఉండి జయిస్తోందన్నమాట. ఈ విషయం మనం తెలుసుకోవడం వల్ల మనకు వచ్చిన ప్రయోజనమేమిటి? వెనుకటి కర్మ బలంగా ఉంటే కర్మ జయిస్తుంది, బలం తక్కువగా ఉంటే ఓడిపోతుంది. ఈ మాట తెలుసుకున్నా ఒకటే, తెలుసుకోకపోయినా ఒకటే, ఇది నాకు చెప్పి ప్రయోజనమేమిటి అంటావేమో. మేము ఆ మాట ఒక్కటే చెప్పి ఊరుకోలేదు. ఇప్పటి కర్మ బలంగా ఉంటే ఇదే జయిస్తుంది అని కూడా చెప్పాం. ఇది ముఖ్యమైన మాట, సాధకుడు దీన్ని పట్టుకోవాలి. వాడు పట్టుబట్టి తీవ్రతరమైన పురుష ప్రయత్నం చేసి అనర్థాలు కలిగించే పాతకర్మను పటాపంచలు చెయ్యాలి. సాధకుడు అలా చెయ్యగలడు. అందుకే మేము నీకు ఈ మాట ఉపదేశిస్తున్నాం. ఇప్పటి పురుష ప్రయత్నం సరిగా సాగకుండా అడ్డుపడేవి ఏమిటంటే, నీ పాత జన్మలో నీవు చేసుకున్న కర్మలే అని చెప్పాం. కొందరు దాన్ని సరిగా అర్థం చేసుకోక వెనుకటి కర్మలను బట్టి ఇప్పటి కర్మలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు కర్మలు స్వతంత్రంగా జరగమంటే జరగవు అనే పాడు ఆలోచనలో పడుతూ ఉంటారు. దాన్ని రూపుమాపుకోవాలి. పై రకంగా మాట్లాడే వారి ఉద్దేశ్యం ఏమిటో కొంచెం విచారిద్దాం.